నలభెతొమ్మిది స్వప్నంలోపలిద బయటిద బోయవాడు అలాగే జీవించడం ప్రారంభించాడు. ఆ బోయవాడి వివేకం క్రమక్రమంగా పెరగసాగింది. అతని అంతరంగంలో క్రొత్త చర్చలు మొదలైననాయి. అవి సాగి సాగి ఇటూ తెగక చివరికి ఒకరోజున అతను ఆ ముని దగ్గరికి వెళ్ళి భగవన్ దృశ్యతే స్వప్నః కథమంతర్బహ్య స్థితః ని ఊసా 137 శ్లో 5 ఐసర్వ్ 94 అని అడిగాడు. భగవన్, బయట లోపల ఉన్న ఈ స్వప్నం ఎలా కనిపిస్తోంది? ఈ గమనిక ఈ వాక్యం కొంచెం సంకటంగా ఉంది, అనేక రకాల అన్వయాలకు వీలుగా ఉంది. అందుచేత ఇక్కడ వ్యాఖ్యత మూల గ్రంథంలో రాబోయే సమాధానాన్ని పరిశీలించి దానిని బట్టి ఈ వాక్యంలో 5 ప్రశ్నలు దాగి ఉన్నాయని నిర్ణయించాడు. 1. జీవుల మనస్సులో జరిగిన స్వప్నం బయటి ప్రపంచంలాగా ఎలా కనిపిస్తోంది? 2. జీవులకు లోపల జరిగే స్వప్నం ఏ ఉపాయంచేత వాళ్లకు కనిపిస్తోంది? అక్కడ ఇంద్రియాలు లేవుగదా. 3. బయట ఉన్న ఈ ప్రపంచం స్వప్నమై లోపల ఎలా కనిపిస్తోంది? 4. లోపల వెలుపల గూడా ప్రపంచం ఉంటే అందులో ఒకటి స్వప్నంగా ఎలా కనపడుతోంది? 5. ఈ కనిపించే ప్రపంచం అంతా స్వప్నమే అయితే దీనిలో కొంత లోపల ఉన్నట్టు కొంత బయట ఉన్నట్టు ఎందుకు కనిపిస్తోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను వశిష్ఠుడు తన కథనంలో తీసుకురాబోతున్నాడు గనుక మనం ఆయన మాటలలోకి ప్రవేశిద్దాం. వశిష్ఠుడు, రామ, ఆ ముని ఈ ప్రశ్నకు సంతోషించి వివరంగా సమాధానం చెప్పాడు. ముని నాయన, నాకు గూడా చిన్నప్పుడు వివేకం కలిగి కలుగని రోజుల్లో ఇలాంటి సందేహాలే వచ్చాయి. అయితే నేనప్పటికీ యోగాభ్యాసం బాగా చేసి పరకాయ ప్రవేశాది విద్యలను సాధించి ఉన్నాను గనుక యోగధారణ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటో స్వానుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకున్నాను. దానికోసం నేను పద్మాసనంలో కూర్చొని పరకాయ ప్రవేశంలో చేసే ధారణా యోగాన్ని ప్రారంభించి దాని బలంతో నా ఆత్మచైతన్యంలో నేను స్థిరంగా నిలబడి నా చిత్రాన్ని నేనే దూరంగా పంపాను, మళ్లీ దానిని నేనే దగ్గరికి లాక్కున్నాను. ఇలా కొంతసేపు జీవుడికి ఉపాధి అయిన చిత్రాన్ని, దానితో కలిసి ఉన్న ప్రాణాన్ని బయటికి లోపలికి నడిపి వాటిని నా స్వాధీనంలోకి తెచ్చుకున్నాను. ఆ తరువాత వాటిని నా ఎదుట ఉన్న ఒక శిష్యుడి ప్రాణంలో ప్రవేశపెట్టాను. అతని ప్రాణము నా ప్రాణము కలిసి అతని హృదయంలోకి ప్రవేశించాయి. నా ప్రాణంతో పాటు నా చిత్తము, చిత్తంతో పాటు నా జీవుడు కూడా శిష్యుడి శరీరంలోకి ప్రవేశించాయి. ఇంత ఉత్సాహంగా నేను ఆ శరీరంలోకి ప్రవేశిస్తే అక్కడ నా పరిస్థితి మాత్రం చాలా సంకటంగా మారిపోయింది. నేను మొదట నా శిష్యుడి హృదయకోశంలోకి చేరాను. అక్కడి నుంచి హృదయ నాడుల వెంట కొట్టుకుపోవడం మొదలుపెట్టాను. ఆ శరీరంలోపలి సన్నివేశం నానా గందరగోళంగానూ ఉంది. ఎటుచూసినా వేల వేల నాడులు, వాటిలో అన్నరసాల ప్రవాహాలు, ఇవిగాక ఎముకలు, కండరాలు మొదలైనవన్నీ సంకటంగా ఉన్నాయి. లోపల ఉండే జఠరాగ్ని అవయవాలను వేడిచేస్తోంది. బయట ఉండే చల్లదనం ముక్కు లోపలికి ప్రవేశించేసరికి వెచ్చబడి చేతనాత్మకంగా మారిపోతోంది. ఈ గందరగోళంలో నేను మెల్లిగా తట్టుకొని నిలబడి అతని జఠరాగ్ని ద్వారా అతనిలోని తేజోధాతువు ఈ స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి గూడా మూల కారణమైన పంచభూతాలలో ఒకటైన అగ్నితత్వాన్నే ఇక్కడ తేజోధాతువు అంటున్నారు దగ్గరికి వెళ్లాను. అక్కడికి వెళ్లేసరికి అతను ఏ ప్రపంచాన్ని చూస్తున్నాడో ఆ ప్రపంచాన్ని నేను గూడా చూడడం మొదలు పెట్టాను. నా దృష్టికి అది ఒక కలలాగా ఉంది, కాని నేను అప్పుడు నిద్రలో లేను. నిద్రలో లేనప్పుడు కల ఎలా కనిపిస్తోందో నాకు అర్థం కాలేదు. ఆలోచించడం మొదలు పెట్టాను. కొంతసేపటికి ఇలా అర్థమైంది. ఐసర్వ్ 95. నిజంగా ఉన్న మూల పదార్థం శుద్ధ చైతన్యమే. ఇదే చిద్ధాతువు. ఈ చిద్ధాతువే అనాది సంస్కార సంపర్కంచేత గుణ సహితమైనప్పుడు దానిని ఈశ్వరుడు అంటున్నారు. ఈ ఈశ్వరుడు మొదట తనను తనే ఆకాశంగా, చోటుగా తయారు చేసుకుని దానిలో కొంత భాగానికి భూమి అని, కొంత భాగానికి జలమని, కొంత భాగానికి అగ్ని అని, కొంత భాగానికి వాయువనీ, కొంత భాగానికి జీవుడనీ, కొంత భాగానికి జగత్తు అనీ పేర్లు పెట్టి వ్యవహరిస్తున్నాడు. ఆ ఈశ్వరుడు శూన్యమైన ఆకాశాన్ని ఇలా భూతాలుగాను భౌతిక పదార్థాలుగాను చూసేటప్పుడు తన వాస్తవ స్వరూపాన్ని విడిచిపెట్టడం లేదు. లోకంలో ఎవడైనా సరే తన వాస్తవ స్వరూపాన్ని విడిచిపెట్టకుండా తనలో తనే వేరే వేరే రూపాలను గనుక చూచినట్టయితే ఆ రూపాలన్నిటినీ కలిపి స్వప్నం అంటున్నారు లోకులు. అయితే మనకు కనిపించే స్వప్నాలన్నీ మన ప్రపంచంలో భాగాలోనా కాదా కాదనడానికి కారణం కనిపించడం లేదు. కనుక చిద్ధాతు యొక్క ప్రకాశంలో కొంత భాగం మన జాగ్రత్తు అని, మరికొంత భాగం మన స్వప్నం అని చెప్పక తప్పదు. కనుక మన స్వప్నము, మన జాగ్రత్తు రెండూ వేరే వేరే కావని తేలిపోతోంది. ఆ అదిగాక స్వప్నస్థితిలో ఉండి ఆ దృష్టితో చూస్తే అప్పటికీ ఆ ప్రపంచం ఒక జాగ్రత్ ప్రపంచమే. దాని దృష్టితో చూస్తే ఇప్పటి ఈ జాగ్రత్ ప్రపంచం ఒక స్వప్నమే. ఇదంతా నీ అనుభవం. ఉదాహరణకు ఒక ముష్టివాడికి తాను మహారాజు అయినట్లు కలవచ్చింది. ఆ స్వప్న సమయంలో వాడి సామ్రాజ్యమే వాడి జాగ్రత్ ప్రపంచం. ఆ సమయంలో చెట్టు కింది గూడు, ముష్టిబొచ్చె మొదలైనవన్నీ వాడికి స్వప్నతుల్యాలే. ఇది వాడి స్వంత అనుభవం. ఇతరుల అనుభవం దీనితో ఏకీభవించకపోవచ్చు. అయితేనేమి, ఎవడికి వాడు తన స్వంత దృష్టితో చూసుకుంటే తన జాగరానికి తన స్వప్నానికి మౌలికమైన భేదమేమీ లేదు. కనుక తన జాగరమే రెండు రకాలుగా ఉంటోందని చెప్పవచ్చు. అయితే మరణం అనేది స్వప్నముగాదు, జాగ్రత్తుగాదు. ఆ మరణదశలో జీవుడి పరిస్థితి ఏమిటి అని మరో ప్రశ్న రావచ్చు. కాని లోతుగా ఆలోచించి చూస్తే మరణం అనేదే లేదు. ఎందుకంటే జీవుడు అంటే చిన్మాత్రమేగాని మరొకటి కాదు. కనుక వేల వేల శరీరాలు పోయినా ఆ జీవుడికి మరణం లేదు. మరణం ఉందంటే ఎప్పుడు పోయాడు, ఎలా పోయాడు, వాడు ఎవడికి లేకుండా పోయాడు అనే విషయాలను తేల్చాలి. వీటిల్లో వేటికీ సమాధానం దొరకడం సాధ్యం కాదు. కనుక మరణం అనేదే లేదు. అసలీ మరణ చర్చ ఎందుకు వచ్చిందంటే ఈ శరీరమనేది జీవుడి కంటే భిన్నంగా ఉంది అనుకున్నాం కనుక వచ్చింది. కాని యథార్థ స్థితి ఏమిటంటే శుద్ధ చిద్ధాతువే ఒకప్పుడు మూర్తమైన శరీరాకారంగాను, మరొకప్పుడు తద్భిన్నమైన శరీరరహిత జీవాకారంగాను భాసిస్తోంది. ఉన్న మూల వస్తువు ఒకటై అది వేరే వేరే రకాలుగా కనిపిస్తోందంటే అలా కనిపించడం అంతా భ్రాంతి కాక తప్పదు. కనుక చిద్ధాతువుకు ఉన్న మూర్తామూర్త స్వరూపాలలో అమూర్త స్వరూపమే దాని నిజమైన స్వభావమని, పరమాణువులాగా నిర్వచనీయమైన ఆ చిద్ధాతువు యొక్క సారమే భ్రాంతి వల్ల ఒక ప్రక్క దేహంగాను మరో ప్రక్క జగత్తుగాను కనిపిస్తోందని నాకు అర్థమైంది. ఇప్పటివరకు నాకు కలిగిన అనుభవం వల్ల ఓ బోయవాడా, నీ మొదటి రెండు ప్రశ్నలకు సమాధానం వచ్చింది. నీ మొదటి ప్రశ్నలో నీ హృదయం లోపల జరిగిన స్వప్నం నీకంటే వెలుపలగా ఉన్నట్టు ఎలా కనిపిస్తోంది అని అడిగావు. రెండవ ప్రశ్నలో స్వప్న సమయంలో నా ఇంద్రియాలేవీ పనిచేయడం లేదుగదా, ఆ స్వప్నలోకం నాకు ఎలా కనిపిస్తోంది అని అడిగావు. ఈ రెండికీ భ్రాంతే మూల కారణమని నా అనుభవంలో నాకు తేలింది. ఆన్సర్ 96. ఇక నీ మూడో ప్రశ్నలో నీకంటే బయట ఉండే ఈ ప్రపంచం స్వప్నమే, నీ లోపల నీకెలా కనిపిస్తోందా అని ఆలోచించావు. చెబుతా విను. నివృత్తో బాహ్యతో జీవో జీవాధారే హృది స్థితః రూపం స్వం స్వప్న సర్గోయ మితి వేత్తి చిదాకచాన్ నీ డొట్ ఉడ్స 137 శ్లో 43. జాగ్రద్దశ ఉందిగదా, అక్కడి సుఖదోహక భోగాలను కలిగించే పూర్వకర్మ ఉందిగదా, అది అప్పుడప్పుడు ఇంద్రియాదుల విశ్రాంతి కోసం తాత్కాలికంగా శమించిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ జీవుడు బాహ్య ప్రపంచం నుంచి వెనక్కు మళ్లిపోయి తన జీవత్వానికి ఆధారమైన హృదయంలోకి చేరి విశ్రమిస్తాడు. కాని అక్కడ కూడా పరిపూర్ణంగా విశ్రమించడం అతనికి చేతకాదు. అక్కడ కూడా కొన్ని చిద్వివర్తాలను చిదాకచాన్ చూడడం ప్రారంభిస్తాడు. చిద్వివర్తాలు అంటే నిజానికి అవి తన యొక్క రూపాంతరాలే. కాని తనకు జాగ్రత్తదశలో కలిగిన సంస్కారాలను బట్టి ఆ రూపాలను తనకంటే బయట ఉన్నట్టుగా వాడు భావిస్తాడు. అలా భావించి ఆ రూపపరంపరను స్వప్న సృష్టి అని పిలుస్తాడు. దీనిని మళ్లీ చెబుతా విను, జాగ్రద్దశలో అయినా స్వప్నదశలో అయినా ఉన్నది ఒకటే. అదే చిత్కచనం, అదే చిదాభాసం, అదే తన యొక్క రూపాంతరం. ఈ జీవుడి చిత్తం వాడి జీవస్థానంలోంచి బయటికి వచ్చి చిత్కచనాన్ని చూసినప్పుడు దానిని వాడు జాగ్రద్దశ అని పిలుస్తున్నాడు. అదే జీవుడు, అదే చిత్కచనాన్ని, తన యొక్క రూపాంతరాన్ని తన చిత్తం హృదయంలో లీనమై ఉన్న దశలో చూస్తే దానిని వాడు స్వప్నం అని పిలుస్తున్నాడు. కనుక బయట ఉన్న ప్రపంచము, లోపల ఉన్న ప్రపంచము అంటూ వేరే వేరే ప్రపంచాలు లేవు. నువ్వు చూసే విధానాన్ని బట్టి అదే ప్రపంచం జాగ్రత్తు అవుతోంది, స్వప్నమూ అవుతోంది. కనుక నీ మూడో ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక నీ నాలుగవ ప్రశ్నలో, లోపల వెలుపల ఒకే ప్రపంచం ఉంటే అందులో కొంత స్వప్నంగా ఎలా కనిపిస్తోంది అని అడిగారు. అలాగే నీ ఐదవ ప్రశ్నలో, ఒకవేళ లోపల వెలుపల ఉన్నది స్వప్నమే అయితే లోపల వెలుపల అనే అనుభూతి ఎలా కలుగుతోంది అని అడిగావు. అంటే ఈ ప్రపంచం సత్యం అనుకున్నా అసత్యం అనుకున్నా కూడా లోపల వెలుపల అనే అనుభూతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని నువ్వు ప్రశ్నిస్తున్నావు. నిజానికి ప్రశ్నలకి సమాధానం ఇంతకుముందే వచ్చేసింది. జీవుడి యొక్క చిత్తం ప్రపంచాన్ని చూసే విధానాన్ని బట్టి ఈ అనుభూతులు కలుగుతున్నాయని ఇదివరకే చెప్పానుగదా. ఇది నిజం కనుకనే ఈ సత్యాన్ని గ్రహించిన సాధకులు క్రమక్రమంగా జ్ఞానభూమికలను అధిగమించి చివరికి జీవన్ముక్తులవుతున్నారు.